అహల్యాకృత స్తోత్రం బాలకా. 5 సరగా. ఆ హెవిచిత్రం తవరామచేష్టితం మనుష్య భావేన విమోహితం జగచ్చలస్యజస్రం చరణాది వర్ణిత సంపూర్ణ ఆనంద మయోతి మాయికం వ్యత్పాద పంకజ పరాగా పవిత్రగాత్ర భాగీరథి భవ విరించి ముఖాన్స్నాతి సాక్షాత్సేవమదృగ్విషయో యదాస్తే కిం వర్ణితే మరపురాకృత భాగదేయం మత్యావతారే మనుజాకృతిం హరిం రామాభిధేయం రమణీయదేహినం ధనుర్ధరం పద్మవిశాలలోచనం భజామి నిత్యం నపరాన్ భజీష్యే యత్పాద పంకజ రజః శృతిభిర్విముగ్యం యన్నాభి పంకజ భవః కమలాసనశ్చ యన్నామసార రసకో భగవాన్ పురారిస్తం రామచంద్రమనిసం హృది భావయామి యస్యావతార చరితాని విరించి లోకే గాయంతి నారదముఖాభబ్మజాజ్య ధత్తే పరానుగ్రహేష రామ ఆనందజాశ్రుపరిషీక్త కుచాగ్రసీమ వాగీస్నిరిచతమహం శరణం ప్రపద్యే సోయం పరాత్మా పురుషః పురాణ ఏష స్వయన జ్యోతిరనంతా ఆద్యః మాయతనల్లోక విమోహనీయాం ఆయం హి విశ్వోద్భవ సంయమానమేక స్వమాయ గుణబింబతోయ విరించి విష్ణుమాస్వరనామభేదాన్ ధత్తే స్వతంత్రః పరిపూర్ణ ఆత్మా నమోస్తుతే రామ తవామ్రీ పంకజం శ్రియాధరుతం వక్షశిలాలితం ప్రియాత్ ఆక్రాంతమేకేన జగత్తయం పురాధ్యేయం మునీం దైరభిమానవర్షితై జగతామాదిభూతస్త్వం జగత్వం జగదాశ్రయః సర్వభూతేష్వ సంయుక్త ఏకోభాతి భవాపర ఓంకోవాచస్త్వం రామవాచామ విషయః పుమాన్ వాచ్యవాచకభేదేన భవానేవ జగన్మయః కార్యకారణకర్తృత్వ ఫలసాధనభేదతః ఏకో విభాసిరామత్వం మాయయా బహురూపయా త్వన్మాయామోహితాధియస్త్వాం నజానంతి తత్వతః మానుషం త్వాభిమన్యంతమాయనం పరమేశ్వరం ఆకాశవత్వం సర్వత్ర భిరంతర్గతో అమలః అసంగోహ్యచలో నిత్యశుద్ధో బుద్ధ సదవ్యయ యోషిన్ముథా హమజ్ఞాతే తత్వం జానే కథం విభో తస్మాత్తే సితసో రామ నమస్కుర్యామనన్యధి దేవమే యత్ర కుత్రాపి స్థితాయాపి సర్వదా త్వత్పాదకమలే సక్తా భక్తిరేవ సదాస్తు మే నమస్తే పురుషాధ్యక్ష నమస్తే భక్తవత్సల నమస్తే వస్తు హృషికేశ నారాయణ నమోస్తుతే భభయ హరమేకం భానుకోటి ప్రకాశం కరధృత సరచాపం కాళమేఘావభాసం కనకర్చరవస్త్రం రత్నవత్కుండలాఢ్యం కమలవిశదనేత్రం సానుజం రామమిడే స్తుత్వేవం పురుషం సాక్షాద్రాఘవం పురతః స్థితం పరిక్రమ్య ప్రణమ్యస సానుజాతాయేయోపతిం అహల్యయకృతం స్తోత్రం యః పఠేత్ భక్త సంయుతః సముంచ్యతే ఖలై పాపయః పరం బ్రహ్మాధిగచ్చతి పుత్రాద్యర్థే పఠేద్ భక్త్యా రామం హృది నిధాయ చ సంవత్సరేణ లభతే వంధ్యాపి సుపుత్రకం సర్వాన్ కామా నవాప్నోతి రామచంద్ర ప్రసాదత బ్రహ్మ ఘ్నోగురుతల్పగోపి పురుషహస్తేయి సుర్కా పోపివా మాతృభ్రాతృ విహింసకోపి సతతం భోగైక బద్ధాతురః నిత్యం స్తోత్రమిదం జపన్ రఘుపతిం భక్త్యా హృదిస్థం స్మరణ్ 64 ఉధ్యాయన్ముక్తి ము పైతికం పునరసౌస్వాచారయుక్తో నరః 65 మీటర్ 44 నుండి 65 వరకు తాత్పర్యము. రామ, నీనెడవడి ఆశ్చర్యకరము, ఈ మనుష్యరూపంతో లోకాన్ని మోహింపజేయుచున్నావు. పాదములు అవయవములు లేనివాడవు, సంపూర్ణుడవు, ఆనందస్వరూపుడవగు నీవు మిక్కిలి మాయలుగల వాడివై తిరుగుచున్నావు. ఈ రాముని యొక్క పాదకమలముల ధూళిచే పరిశుద్ధమైన ఆకారము గల గంగానది శివుడు బ్రహ్మ మున్నగువారిని పరిశుద్ధము చేయుచున్నదో అట్టి రాముడే నా యొక్క కన్నుల పండువుగా కనబడుచున్నాడు. కావున నేను చేసిన పుణ్యమింతేని వర్ణింప నలవి కాదు. మమశ్యావతారమునంది మానవాకృతితో రమణీయ రూపముతో ధనుర్ధారియై విశాల పద్మలోచనుడై రాముడనే పేరు గలిగిన హరిని నేనెల్లప్పుడునూ భజింతును, ఇతరులను నేను సేవింపను. నీ పాదపద్మముల ధూళి వేదములకు కూడా లభించదు. నీ నాభి కమలము బ్రహ్మకు జన్మస్థానము. భగవంతుడగు శివుడు నీనామమందధిక ప్రీతిగలవాడు. అట్టి నిన్ను నా హృదయమున ధ్యానించుచుందును. ఏ దేవుని అవతార కథలను బ్రహ్మలోకమందు నారదాదులు, శివుడు, బ్రహ్మ మున్నగువారలు గానము సేయుచుందురో సరస్వతియు ఆనంద భాష్పములతో స్తనాగ్రదేశములు తడుపుకొనుచుండునో అట్టిరాముని నేను శరణు పొందుచున్నాను. ఈ రాముడు పరమాత్మ పురాణ పురుషుడు. ఇతడు స్వయం ప్రకాశుడు, అనంతుడు, ఆద్యుడు. లోకముల నను గ్రహింపదలచినప్పుడు మాయాశరీరమును ధరించును. తన మాయా గుణములైన త్రిగుణములందు ప్రతిబింబితుడై బ్రహ్మ విష్ణురుద్ర రూపముల బొందినవాడై ప్రపంచ సృష్టి స్థితి లయములను చేయునట్టి సర్వస్వతంత్రుడు గీరాముడే. రామ లక్ష్మీదేవిచే ఎత్తబడి తనవక్ష స్థలమున నుంచుకొని లాలింపబడినదియు తానొక్కటే ముల్లోకములనాక్రమించి నదియు అహంకార మమకారములు వదలిన మునీంద్రులచే ధ్యానింపబడినదీనగు నీ పాదకమలమునకు నమస్కారము. నీవు ప్రపంచమునకు ఆదికారణమవు, ప్రపంచం కూడా నీవే జగదాశ్రయుడవు. నీవు ఒక్కడవే సమస్త భూతముల యందును సంబంధింపని వాడవై సర్వమునకు పరుడవై స్వయం ప్రకాశుడవై ఉన్నావు. రామ నీవు ఓంకారమునకు ఆర్థమవు, వాక్కులగు విషయము కాని పురుషుడవు. శబ్దార్థములు యొక్క భేదముచేత ప్రపంచరూపు డవు. ఒకడవైన నీవు పెక్కు రూపములు గల మాయచేత కార్యకారణ కర్తృత్వ ఫలసాధనముల యొక్క భేదము వల్ల ప్రకాశించుచున్నావు. నీ మాయచే మోహితులైన వారు నిన్ను మనుష్యుడుగా తలంచుచున్నారు. నీవాకాశముపలే అంతటా లోపల వెలుపల వ్యాపించియున్నావు. నీవు నిర్మలుడవు, అసంగుడవు, అచలుడవు, నిత్యుడవు, సత్ అవ్యయుడవు. రామ నేను స్త్రీని మూఢురాలను, ఆజ్ఞానురాలైన నేను నీ తత్వాన్ని ఎలా తెలుసుకోగలను? రామ అందుచే అనన్యబుద్ధితో 100 సార్లు నీకు మ్రొక్కెదను. దేవా నేను ఏ స్థలములలో నున్నను నీపాద పద్మములందు భక్తి మాత్రమే ఎల్లప్పుడు ఉండునట్లు అనుగ్రహింపుము. పురుషులకు సాక్షి అయినవాడా, నమస్తే భక్తవత్సల. నమస్కారములు హృషికేశ. సుతులు నారాయణ ప్రణామములు. సంసారభయాన్ని పోగొట్టువాడవు, అద్వైడపు ఖానుకోటి ప్రకాశుడవు. నీచేతులతో ధనుర్బాణముల ధరించియున్నావు. నీలమేఘస్వరూపుడవు, బంగారు వన్నె వస్త్రము ధరించిన దేవుడవు. రత్నకుండలధారివి, కమలదళ నేత్రుడవు, లక్ష్మణ సహితుడవు. రామ నమస్కారములు. ఈ విధముగా అహల్య రాముని స్తుతించి నమస్కరించి ప్రదక్షిణము చేసి అతని అనుమతిని పొంది పతిపద్దకు పోయెను. ఈ అహల్య స్తోత్రాన్ని ఎవరు చదివెదరో వారన్ని పాపముల నుంచి విముక్తులే పరబ్రహ్మమును చేరుకొందురు. పుత్రకామలకు 1 సంవత్సరములోగా పుత్రులు కలుగుదురు. వారికి అన్ని కోరికలు సిద్ధించును. బ్రాహ్మణుడిని చంపినవాడైనా, గురుభార్యను పొందిన పాపాత్ముడైనా, దొంగైనా, తాగుబోతైనా, తల్లిని తమ్ములను హింసించినవాడైనా, సదాసంసారబంధంలో మ్రగ్గనవాడై నా ఈ స్తోత్రాన్ని పఠిస్తూ రాముని మదిలో నిలిపి భక్తితో స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండేవాడు మోక్షమును పొందును. అహల్య శాప విమోచనానంతరము విశ్వామిత్రుడు రామలక్ష్మణుల మిథిలా నగరమునకు తోడు కొనిపోవుచుండ దారిలో గంగానది ఆడ్డు తగిలింది. దానిని దాటుటకు అచ్చటయున్న ఒక నావికుని కోరారు. నావను నడపడానికి వాడంగీకరించలేదు. అందుకు కారణమేమనగా, ఇక్షాలయమి తవపాద పంకజం నాథదారు దృషదో కిమంతరం మానుషీకరణ చునూణమస్తితే పాదయోరిది కథా ప్రతియసి నీ పాదాలను కడిగేదను నాకొయ్య పడవకు. రాతికి భేదం లేదు ఏలననగా నీ పాదముల దుమ్మునకు మనుష్యుల్ని చేయగల శక్తి కలదు నా పడవ స్త్రీగా మారినచో. దానిపై జీవించే నాగతి ఏమి కావలేయును. ఇట్లు గుహుడను పేర్గల నావికుడు రాముని పాద ప్రక్షాళన చేసి నీ వడవలో కూర్చుండబెట్టుకుని అవతలి ఒడ్డుకు చేర్చెను. వారి రామలక్ష్మణ విశ్వామిత్రులు మిథిలానగరమునకు చేరిరి. జనక మహారాజు విశ్వామిత్రునికెదురేగి నమస్కరించి సపర్యలు చేసెను. విశ్వామిత్రుని వలన ఆ రాకుమారుల వివరములను తెలుసుకొనెను. రామలక్ష్మణులను కూడా యథావిధి పూజించి రామచంద్రునకు జనక మహారాజు మహోన్నతమైన శివధనస్సును చూపెను. దానికి అల్లెత్రాటిని బిగించి ఎక్కుపెట్టినచో తన కుమార్తె యగు సీతను రామునకిచ్చి వివాహము చేయుదనని జనకుడు చెప్పెను. అప్పుడు శ్రీరామచంద్రుడు అనేక రాజులు చూచుచుండగా కుడిచేతితో అల్లెత్రాటిని లాగి ధనస్సును విలిచిచ్చెను. సీతాదేవి ఆనందచిత్తయే బంగారు హారమును తెచ్చి రాముని కంఠమందు వైచెను. జనకుని దూతల ద్వారా తెలుసుకొనిన దశరథ. 27. మహారాజు వశిష్ఠునితోనూ సపరివారముతోనూ మిథిలకు వచ్చెను. శుభదిన శుభలగ్నమందు జనక చక్రవర్తి సీతారాముల కళ్యాణము జరిపించెను. తన ఔరసపుత్రికయగు ఊర్మిళను లక్ష్మణునకిచ్చి పెండ్లి చేసెను. తన తమ్ముని బిడ్డలైన శృతకీర్తిని భరతునికి, మాండవి అనే కన్యను శత్రుఘ్నునికి ఇచ్చి వివాహం జరిపించెను. ఆ పిమ్మట వశిష్ఠ విశ్వామిత్రులకు జనక మహారాజు సీత జన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పెను. మహర్షులారా, యాగభూమిని సిద్ధము చేయుటకు నేను నాగలితో దున్నుచుంటిని. సీత ఆ నాగలి చాలులో వెలిసినది. ఆమె సర్వశుభలక్షణములు కలది. ఒకనాడు నారద మహర్షి నా వద్దకు వచ్చి ఈ రహస్యాన్ని చెప్పినాడు. మహారాజా, పరమాత్మ అయిన విష్ణుదేవుడు భక్తానుగ్రహమునకు రావణ వధ కోసం దశరథుని ఇంత అవతరించాడు. ఆయన మాయామానవరూపం ధరించాడు. ఆ పరమేశ్వరుడే రామలక్ష్మణ భరత శత్రుఘులై నాలుగు ముత్తులుగా పుట్టినాడు. ఆ విష్ణుమాయే నీ ఇంట సీతగా ఉన్నది. ఈమె ఆదిలక్ష్మి. ఆమెను రామునకిచ్చి వివాహము చేయవలసిందని చెప్పి వెళ్ళెను. మా ఇంట శివధనస్సు ఉంది. దానిని ఇల్లెడంగా పెట్టినాను. తమ దయవల్ల రాజీవనేత్రుడు ఇక్కడకు వచ్చాడు. విల్లు విరిచాడు. నా మనోరథం పండింది. యత్పాద పంకజపరాగా సురాగయోగి బృందజ్జితం భవభయం జితకాలచక్రే అహయన్నామకీర్తన పరాజిత దుహకశోకా దేవాస్త్వమేవ శరణం ప్రపద్యే. కాలచక్రాన్ని జయించిన యోగులు ఎవరి పాదపద్మాలను భక్తితో భజించుతూ సంసార భయాన్ని పోగొట్టుకుంటున్నారో ఎవని నామజపంతో సంకీర్తనతో దేవతలు సైతం దుహకశోకాలను జయించగలిగారో అట్టి నీ పావన పాదపద్మాలపై ప్రణమిల్లుతున్నాను. 28. వివాహ కార్యములు పూర్తి అయిన పిమ్మట దశరథ మహారాజు రామాదులను వెంటబెట్టుకొని అయోధ్యకు బయలుదేరెను. త్రోవలో తేజోమూర్తి అయిన పరశురాముడు దశరథుని సమీపించి రామచంద్రునితో కయ్యమునకు కాలుదువ్వి తన చేతిలోని విష్ణుధనుస్సును సంధింపు మనియు ద్వంద్వయుద్ధానికి రావలసిందిగా ఆహ్వానించెను. శ్రీరాముడు ఆ విష్ణుధనుస్సును తీసుకుని అల్లెత్రాడును సంధించి బాణము నెక్కుబెట్టెను. పరశురాముడు తన ఓటమిని గుర్తించి రామచంద్రుని ఈ విధముగా స్తుతించెను.